277 లబ్ధననగమస్థితి సం భా లజనగమస్థితః ఆ సమంతాత్ నానా ప్రకారేక కర్మవసనా జ్ఞానకాండ తదంగత్వాదిభ్యః గమయంతి స్వార్థాన్ ప్రకాశయంతి త్యాగమా వేదాః అనేక శాఖా ప్రభిన్న నామావయః తేషాం స్థితః పరిపాలనం లభ యయా సా తథా నానాగమస్థితేః వేదచతుష్టయుక్త మర్యాదా కాండత్రయ విషయా లభా యయా నేతి వా సమ్నస్యానాదిత్వేన నిరపేక్ష ప్రమాణభూతాన్ వేదాన్ సర్వే వేదాయత్రైకం భవంతి ఇతి శ్రుతేః 398 లలితా త్రిశతి భాష్యం స్వస్వరూపభూతాన్ మహాప్రళయే సంరక్ష్య సర్గదౌ జాయమాన హిరణ్యగర్భస్య అన్యునాతిరేకేణ తానేవ ప్రతిభాసేతి స్వయం దంపతీ భూత్వా తదుక్తధర్మాననుష్ఠాయ సర్యేషామప్యనుష్ఠాపయతీతి చ వేదశాస్త్రే మమైవాజ్నే వర్త ఏవ చ కర్మణి యది హ్యహం నవర్తేయం జాతు కర్మణి తుదృత ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహం ఇత్యాది భగవద్వచనాదితి ద్రష్టవ్యం ఓం లబ్ధననాగమస్థిత్యై నమః ఆం వి సమగ్రముగా నానావిధములైన కర్మ ఉపాసన జ్ఞానరూప కాండత్రయము తదంగభూతములు మున్నగువానిచేత తమయ్యర్థములను ప్రకాశింపజేయినవిగాన ఆగమములు అనేక శఖలతో నొప్పారు సామాధి వేదపరిపాలనము గలదగుటంజేసి సర్వజ్ఞయైన పరమేశ్వరి లబ్ధనానగమస్థితి యని ధ్యాతవ్యయగుచున్నది. అథవా నానాగమస్థితేః అనగా ఋగ్యజు సామాథర్వణములను 4 వేదముల చేత ఉపదిష్టమైన కర్మ ఉపాసన జ్ఞానరూపమైన కాండత్రయమునకు విషయభూత మైన మర్యాద గలదగుటం జేసియు లబ్ధననగమస్థితి యను నామముతో ప్రఖ్యాతమైనది. లేక సంసారము అనాది యగుట వలన సర్వే వేదాయత్రైకం భవంతి. సర్వశ్రుతులు బ్రహ్మవస్తువును శంకర గ్రంథరత్నావళి ప్రతిపాదించుటలో ఏక మగుచున్నవి. అనుశ్రుతి వలన ప్రమాణంతరాపేక్ష లేని స్వస్వరూపభూతములైన వేదములను మహాప్రళయకాలమున పరమేశ్వరుడు లేక పరమేశ్వరి రక్షించును. ఆ రీతిగా రక్షించి సృష్ట్యారంభమునందు ఆవిర్భవించనున్న హిరణ్యగర్భ బ్రహ్మకు అన్యునాతిరిక్తను యథాతథముగా ప్రతిభాసింపజేయును. ఇంతియేగాక స్వయముగ దంపతీభావము కొంది. వేదోక్తధర్మములను అనుష్ఠించి ఇతరులచేగూడా అనుష్ఠింపజేయునదియు దేవి పై నామముతో సంకీర్తింపబడును. వేదశాస్త్రీ మమైవాజ్నేజే వేదశాస్త్రములు నాయనుశాసనములు వయేవచ కర్మణి నేను కరకర్మయందు ప్రవర్తించుచునేయున్నాను. నేను అలసుడనే కర్మయందు ప్రవర్తించుకపోయినా ఈ లోకములన్నీ వినష్టములైపోవును. మున్నగు భగద్వచనముల వలన పరమేశ్వరియు వేదచోదిత కర్మానుష్ఠానము నగుట వలన చేయునని తెలియవలేయును. లబ్ధభోగ లబ్ధసుఖ లబ్ధహర్షాభిపూరిత హ్రీంకారమూర్తి హ్రీంకార సౌధ శృంగకపోతిక.